అనస్వంతర్మామహే మేఘావాచే జిష్ఠో అసూరో మఘోనా శ్రీవిష్ణాగ్నేదవిస్వరస్రైర్వైశ్వానరత్యరుణశ్చికేత యో మే సదాచ వింశతిం జగోనాంహరీచయుక్తాసుధురాదధారి వైశ్వానరసృష్టోతో వావృధానోగ్నేయచ్చత్యరుణాయ శర్మ ఏవాతే అగ్నే సుమతిం చ కామో నవిష్ఠాయ నవమంత్రసదస్యుః యో మే గిరస్తు విజాతస్య పూర్వీర్యుక్తేనాభిత్యరుణో గృణాతి యో మయితి ప్రవోచత్యశ్వ మేధాయ సూరజే దదదృజాసనిం యతేతనం మేధామృతాయతే యస్య మావరుషా సదనుర్ధర్షయం చుక్షణాః అశ్వమేధస్య దానా సోమాజివత్యాదిరః ఇంద్రాగ్నే సదదాన్యశ్వమేధే సువీర్యం క్షత్రం ధారయతం బృహద్దివి సూర్యమివాజనం సమిద్ధో అగ్నిర్దివి జ్యోతిరస్రే ప్రత్యంగుడతముర్భియాదిభాజి చేతి ప్రాజీ విశ్వమానమోదర్దేవాలానాహవిషాభృతాజీ సమిధ్యమానో అమృతస్య రాజసి హవిష్కృణ్వంతం సదసే స్వస్తయే విశ్వం దధత్తే ద్రవీణం జమిన్వస్యాభిధ్యమగ్నేని చ దత్తయిత్ పునః అగ్నేదర్ధమహతే సౌభాగాయతమద్యుమ్నాన్యుత్తమాని సంతు సంజాత్పత్యం సుజమమాగ్రేణశ్వశత్రుజతామభితిష్టామహాంసి సమిద్ధస్య ప్రమాఘతోగ్నేవంతేతమశ్రియం ఋషభోద్యుమ్నవాంగమధ్వరేష్విధ్యసే సమిద్ధో అగ్నాహుతదేవాన్యక్షిస్వధ్వర తమ్ హిహవ్యమానసి ఆయుహోతాదు వర్షదాగ్ని ప్రయత్యధ్వరే వృణీధ్వం హవ్యవాహనం సర్యమామనుషో దేవతాత్రీయోచనాదివ్యాధారయంత అర్చంతి మరుతః పూతదక్షాస్తమేషామిషీరింద్రాధిధీరాః అనుయజీం మరుతో మందసానమార్చన్నింద్రం పభివాంసం సుతస్య ఆదత్తవజ్రమభియదహింహన్నపో జహ్వీరాసృజత్సర్పవాగు ఉత బ్రహ్మానో మరుతో మే అస్యేంద్రస్వామశ్చతుర్భుతస్య వేయాః తదజిహవ్యం మనుషేకా అవిందదహన్నహిం పభివాంసో అస్య ఆద్రోదశీరితరం విష్కభాగస్సంవ్యానశ్చిద్భియసే మృగంకా జిగక్తిమింద్రో అపజర్గూరాణ ప్రతిశ్వసం తమపదానవం హన్ అధక్రత్వామగవంతుభ్యం దేవానువిశ్వే అదదు సోమపేయం జగత్సూర్యస్య హరితః పదం పురస్సతీరుపరాజేతశేక న భయదస్య న పదిం చ భోగాన్ సాగం వజ్రే నమఘవా విగృష్టత్ అర్చంతీంద్రం మరుతః స్వధస్తేత్రయిష్టోభే నవచ సా బాధదద్యా సఖాదక్కే అవదత్తూయ మగ్నిరస్య కృత్వా మహిడాత్రీ సతాని త్రీయాగణేంద్రో మనోషః సరాంసి సుతం పీభద్రత్రహత్యాయ సోమం శ్రీయచ్చామహిరామ గోమా శ్రీసరాంసి మఘవా సోమ్యాపాహ కర్ణవిశ్వే అహ్వంతదేవాభరమింద్రాయదహిం జఘాన ఉదనాయత్సహస్యైరదాదం గృహమింద్రజుజుబాణేభిరస్మై అన్వానోత్ర సరసం యథకుత్సేన దేవైరవనోషసృష్ణం రాణ్యచక్రవా బృహస్సూర్యస్య కుత్సాయాన్యద్వరీభో జాతవేగ అనాశోదస్యోమ్రవృణోపథేర్జో నావృణం రుద్రవాచ సోమాదస్వారోదీపీతేరవర్ధన్నరంధయో వైతీనాజిప్రుమ్ ఆత్వాజిష్వాఖ్యాచక్రేపదం భక్తిరీభత్సోమామస్ నవగ్వాస సుతసో మాసయింద్రం దశగ్వాసో అభ్యర్థ్యం చర్కై ద్రవ్యం త్రిదూర్వమాభిధానవంతం చిన్నర సమానాపవ్రన్ తోరుదేవీతరాలి విద్వాన్ వీర్యామఖ పంజాచకర్థ తాోనవ్యా గణవస్సవిష్ట ప్రేదుదాతే విదేషుబ్రవామ ఏదా విశ్వాజగ్రవాంద్రభోజీరుడా వీర్యేణ జిన్వజ్రం గణబోధిష్వాన్నే భక్తాదిష్యాస్తిరస్యాంద్రబ్రహ్మక్రియమానాజుడస్వయాతేష్టనం వ్యాకర్మ అస్త్రే భద్రాదుకృతాపసూయోరధన్నధీరస్వపా అదక్షం వా అస్య వీరం క్రోరవశ్యరింద్రం సుకరధమీయమానం హరిభ్యాం యో రాజా భద్రీశ్వరోమీక్షంతోగంతాభూతభూతి అవాదక్షం పరమస్య సత్వరుగ్రన్వాజమిచ్చన్ అవృక్షమన్యాం ఉదదేవ ఆపురింద్రం నరోధారాదేవయం సుతేజాతే కదాబ్రవామజాని నోజోష వేద విద్వాన్ శణవచ్చ విద్వాన్ మహతేజం మఘవా సర్వేన స్థిరం మనశ్చకృషే జాతయింద్రవేషీకేకో యుగే భూజతశ్చిత్ అస్మానం చిచ్చవదాదిద్యుతో విహితోగవా పూర్వముశ్రియాణాం పరోయత్వం పరమ ఆదిష్టా పరావతి శ్రుత్యం నామ విభ్రత్ అదస్థిరింద్రాదభయం తదేవా విశ్వా అపోజయద్దాసపత్నీ తుభ్యే మరుతస్సుతే వా అత్యం చర్కం జున్వంత్యంధ అహిమోహానమపాదయానం ప్రమాజాభిర్మాజినం సక్షదింద్రా విషోమృదో జనుషాదానమిన్వన్నహంగవామఘవన్ సంచకాన అత్రాదాదస్య నమూనే శిరోజవర్తయోవన వేగాదుమిచ్చన్ యుజం హిమామకృథాదిశిరో దాదస్య నమూచేర్మధాయన్ అస్మానం చిత్స్వర్యా అంబర్తమానం ప్రచక్రియే వరోదసి మరుద్భ్యః స్త్రియో హి దాదాయుధాని చక్రే జిమ్మాకరన్న ఫలా అస్య సేనాః అంతర్హ్యఖ్యదుభే అస్య సేనే అసో పప్రైద్యుధేతస్యుమింద్రాః సమద్రకాపోభితో నవంతే హేహ వత్సైర్వియూతాయదాసన్ సంతాయింద్రో అదృజలస్య ధారైర్యదీం సోమాదస్సుషూతామందన్ యదీం సోమాభృధూతామందన్నరో రవీదృఢభక్సాదరేషు పురంధరప్రవివాంద్రో అస్య పునర్గవామదదాశ్రియాణ భద్రమిదం వృషవాగ్నేయక్రంగవాం చత్వారిదసహస్రాయస్య ప్రజాతామఘాని ప్రత్యగ్రహేష్మృతమస్య నృణాం సుపేదసంమాపదృజంతస్తంగవాం సహస్రైరుషవాసో అగ్నే ఇంద్ర మమ మందోక్తోపరీతజ్ఞా ఔచ్చరాత్రీ పరీతజ్ఞాయాజరిసమానాజీ రఘురజ్యమానో బభ్రశ్చత్వార్జరత్సహస్రా తదస్సరస్రం గర్గస్య పశ్వః ప్రత్యగ్రభీష్మ ఋతవేష్మగ్నే ఘర్మశ్చిత్తః ప్రభృజేయ ఆదీశయస్మయస్తం వాదామవిప్రాః ఇంద్రో రథాయ ప్రపదం కృణోతి మధ్యస్థాన్ మఘవా వాజయంతం యూచేవ పశ్వోభ్యో నోది గోపారిష్టో జాతి ప్రథమశ్విషాసన్ ఆ ప్రజ్రవరి భోమా వివే నిసంగరాజే అభినస్వచస్వ నహిత్వసిందవస్యో అన్యతస్య మేనాంశిజ్జనీవతస్య కర్థ పూజ్యసహసేష్టైంద్ర ఇంద్రియాణి విశ్వా రాజోదయత్సుదుఘా భవ్రే అంతర్విజ్యోతిరాసం వృత్తమో వహ అనవస్థేరసమస్వాయత్రం పురోద్యుమంతం బ్రహ్మాణైంద్రం మహయంతో అక్కైరేహం కవాబు ేయత్తేణో అర్కమర్థానింద్రగ్రావాణో అదీతి సజోషా అనస్వాదోజే పరయో రథాయింద్రే అభ్యవర్తం తదస్యూనె ప్రదే పూర్వాణి కదనాలివోచం ప్రణోత నామఘవన్యాచకర్థ శక్తి భోజద్విభరారోదసి ఉభేజయన్ నవోమన భేదాలోచిత్రాలిందుతే కరణం దస్మభిప్రాహిమ్యో అత్రీమీకా సుష్ణస్య విక్తరీ మాయా గృహ్ణాప్రభిత్వన్న పదస్యోంగ్రశేష స్వభవోజే దుర్వసాజారమయసృజుగా పారయింద్ర ఉగ్రమయాతమవాహో హుత్సంసం భయద్వాషలారందేవా ఇంద్రాగుత్సామహమానారేనా వామత్యా అవికర్ణే వహంతు నిష్మధ్యోధమో నిషధస్తాన్ మఘోనో హృదో వరథస్తమాంసి పాదస్య యుక్తాన్ సుజిరస్థిరస్వాన్ కవిశ్రీరేణో అయన్నహస్యు విశ్వేదే అత్ర మరుదస్సఖా జగింద్ర బ్రహ్మాణి కవీషీమవర్ధన్ సూరస్యద్రథం పరీతజ్ఞాయాం పూర్వం రదుపరంజుజువాంసం భరచక్రమేత సంవ్రీణాది పురోదధత్స నిష్యధిక్రతం నః ఆయం జనా అభిలక్షే జగామేంద్రస్వఖాయం సుతసోమమిచ్ఛన్ మదంగ్రావేదిం ప్రియాదేగస్య వీరవద్ధర్యవశ్చరంతి ఏ చాగనంతచాగనం తనూతే మర్తా అమృతమోగే అంభారన్ వాబంధియజ్యోమృతేషు ధేభ్యోజోజనేషు తే శ్యామ అదర్దరు సమృజోవిధానా మహాంతమింద్రపర్వతం విజద్వస్మిధారావదానవంహన్ సముత్సాంగృతర్వద్వధానాంహూధ పర్వతస్య వజ్రిన్ అగ్నిగ్రప్రయూతం ప్రజానం జఘన్వాంగిన్మహతో మృగస్ వధర్జగానదవీషీభిరింద్రా యేణిద ప్రజన్మన్యమాన ఆదస్మాదన్యో అజనిష్టదవ్యాన్ీరేషాం స్వధయామదంతం విహోనపాతం సుమృధం తమోగా ప్రధర్మాదానవస్య భావం వజ్రేణ వజ్రీనిరఘానసుష్ణం చంతీరస్య క్రతోమర్మణో విదరిదస్య మర్మ ప్రభేతామదస్యత్సంతం తమాసి హర్ణేధాంతీరిత్సాగత్వయం ప్రజానవసూర్యే తమాసి వావృధానం ేషవస్తుతస్ోచ్చైలింగో అపూజాజగాన ఉద్యంద్రో మహదేదానవాజవధర్యమిష్టదహో అప్రదీతం వజ్రస్య ప్రభృతౌ దయా భవిష్యస్య చంద్రోరాధమం చకార జయం నిజర్ణం మధుపం దయానమ సింహం వవ్రం మహ్యాదదుగ్రహ అపాదమత్రం మాగతావధేన నిదుర్యోనావృణం వృద్ధవాచం కో అశ్చతుష్పం చ వీరీం వరాతలే కోధనా భరతే అప్రాజీతః ఇమే చేదస్య దృజోనుదేవీంద్రస్యౌజసోభియతాజిహాతే న్యాస్మై దేవీ స్వధీతిర్జిహీత ఇంద్రాయ గాదురుషదీవరే సంయోజోయువతే విశ్వమాభిరనుస్వధామే క్షిరయో నమంత ఏవన్నత్వాతత్వాజిమ్పాంచజన్యం జాతం శ్రేణోమి యశసంజనేషు సమ్మే జగర్భ ఆసతో నవిట్టం దోడావస్తోర్భవమానాథయింద్రం ఏవాయిత్వా మృదుతా జాతయంతం మఘావిప్రేభ్యో దదతం శృణోమి కిందే బ్రహ్మానో గృహతే సఖా యోజే త్వాయాని దదుఃకామామింద్ర భద్రం నో అపి వాతయమనాః హరి మహిమహే తపసే దీర్ఘేంద్రాయేత్తపసే అదౌజాన్ యో అస్మై సుమతిం వాజసాదౌ సుతోజనే సమర్జస్యేన సత్వన్నాయింద్రధియధారో అర్కైర్హరీణోక్రమశ్రే యాయిత్తమఘవన్నరోభంభక్షో అభిప్రాయ సక్షిజనాన్ నచేత ఇంద్రాభ్యా అస్మదృష్ట్వాయుక్తాసో అబ్రహ్మదాయసన్ చక్షారథమధికం వజ్రహస్తారస్మిన్ దేవయమసే స్వస్వాహ పురోయత్తాయంద్రగం దుఃఖాగవే జగర్థోర్వరా సుయుధ్యం దక్షేతూర్యాగచిలోకాశిస్వేరుడా సమత్సు దాసస్య నామాజిత్ వయం దేతయింద్రజే జనర శ్రద్ధో జ్ఞానాయాస్మాం జగమ్యాదయుష్పదత్వాభగోన హ్య ప్రభృజే సుచారో వృక్షేణ్యమిందృతమానోమత్త సనయేనీ బసవానోదయందా ప్రాణ్యస్తూషేతు విమఘశ్చ దానం ఏవాన ఇంద్రోదిభిరవ పాదిగృహత సూరకారూణ ఉదత్మజం దదతో వాజసాదో విభ్రీమధ్వశ్రుతశ్రచారో ఉదత్తే మా పౌరుగుత్సస్య దూరేస్తరణిహోరణ మాదసేదాసో అచ్చగైరిక్షిరస్య క్రతుభిర్నృతస్తే ఉదత్తే మారుతాస్వస్యతో నాః కృత్వామఘాదో విదధస్య ధాతౌ సహస్రా మేక్షవదానో దానాలోకమర్యోపూషేనార్చతి ఉదత్తే మాధ్వన్యస్య దుష్టాలక్ష్మణ్యస్య దురుజోజదానాః మంధారాయ సంవరణస్య విడేర్భజన్నగావప్రజతా అవిఘ్మన్ అజాతశత్రుమజరాస్వర్మత్యనుస్వధామీతాదస్వమీయతే సుజోదనపజ సబ్రహ్మ వాహతే పురుష్ృతాయ ప్రదనం దాతన ఆయ సోమేన జఠరమపి ప్రదానం దతమఘవామో అంధత యదీమిలాయహంత మే మహావధ సహస్రభృష్టిముసరావధం యమత్ యో అస్మై ధన ఉద వాయుధారి సోమం సునోతి భవతిద్యువాంగః అపాపచక్రస్త ధనుష్టి మోహతి తనో శుభ్రం మగవాయ కవాసక యీపితరం యతరం యశ్రాభ్రాతరం నాదీషతే దేవీధ్వస్య ప్రజాతాయతం కరో నగల్పీషాదీషదేవస్వ ఆకర స పంచభిర్దశభిర్వ్యారభన్నాసంవదాదయతే పుష్యరాచన జిరాజివేదముజాహంతి వాధునిరాదే భయం భజతి గోమాదివ్రజే విత్తక్షణః సమృదౌ చక్రమాసతో విషూరస్వం భతో వృధ ఇంద్రో విశ్వస్య మిగా విభీషణో యథావసం నాయతి సమార్యాః సమీం పనేరాజతి భోజనం ముషే విదాసుషే భజతి సూనరం వసు దుర్గేతనధ్రీయతే విశ్వాపురుషనోజోహశ్చీమచుక్రుధత్ సంయజ్జనౌ సుధనౌ విశ్వసర్ధసావేదింద్రో మఘభాగోషు శుభ్రిషు యుజం అన్యమగ్రేదంతరే పన్యుదీం గవ్యం సృజతే సత్వభిర్ధునీ సహస్రతామాగ్నే వేదింగణేషే సత్వీమగ్నముపమాన్ కేతుమర్యః తరస్మాపస్ సంయత దీపయన్ తరస్మిన్ క్షత్రమమావత్తేకమస్తు యేతాదిష్టోపదయింద్రకృతుష్టమాభర అస్మభ్యం శరణీసం తస్లింబాజేషు దుష్టరం యదింద్రతే తతశ్రోయచ్చూరసంతి తిస్ర తద్వా పంచక్షితీనామవత్తత్సునాభర ఆతే భోహరేణ్యమృషందమస్య హోమహే మృషాజోర్జగ్నిర ఆభూభీరింద్రదుర్మణీ మృషాచ్యతిరాధరేరగ్నిరే విష్ణీరేతవాహ స్వక్షత్రందే దృఢన్మనస్తత్రాహమింద్రపౌంస్యం సంతమింద్రవచ్చమణిత్రయంతమద్రివ సర్వదశాచక్రలోనియాహితపతస్పతే స్వామిద్రహంతమజనాథో వృత్తపరిషిడ ఉగ్రం పూర్వేషు పూర్ణ్యం భవంతేవాజాదయే అస్మాకమింద్రదుష్టరం పురోజావాణమాజుషు సజావానంధనే ధనే వాజయంతమపాదుషం అస్మాకమింద్రే నోరథమపాపురం ధ్యా అజం సవిష్టవార్యం దివిశ్రవో దీమహి దివిస్తోమం మనామహే స ఆగమలింద్రోజోవసూనాంచుకే దద్దాతుం దామనోరీనాశరో నవం సగస్తృానశ్చ కమానక్షేపదు దుగ్ధమంసం ఆ దేహనో హరివస్సురేరుహస్వోరవర్వతశ్చ పృష్ఠే అనుస్వారాజన్నర్వతో నహేందం ఘేర్ధర్మాదేవ పురుహూత విశ్వే చక్రన్న వృత్తం పూరుహూతేవేవనోభియామే అమదేవ్రివ తాదిద్వాజరితాదామృతకురిన్నస్తోరన్మగమన్పురోవసూ ఏరగ్రామేవ జరితాదింద్రేయ్యివాగం బృహదాజుషాన ప్రసవ్యేన నఖమంజలింశ్రీరాజ ప్రదక్షిణిద్ధరి భోమా వివేన మృషాణం వర్ధసూచృషభ్యాం వహదే హరిభ్యా స నో మృషామృషరథస్సుజి ప్రమృణృభేదాీతౌ వాజినో వాజినీ వాన్ని సమానాపదిష్ట యో నే సమస్మై క్షిపయో నమంతాం సుతరాజాయ మరుతో దుభోజా సంభారణాయదతే సూర్యశ్చాయుహ్వానో ఘతపృష్టస్వంతాః తస్మావృద్రావృతోజ్యోచ్ఛాద్యైంద్రాయ సునభామేత్యాహ సమిద్ధాగ్నిర్వనమస్యేర్నవరిహిర్యుక్తగ్రావాసుతసో మోజనాతే ద్రావాగస్యే క్షిరం వదంతయ్రవిధు మధూరియం పది మిచ్చే నిజీ మహాదేవీ శిరా ఆసరస్రాజాఘోరాజాపరీవర్తయాస్మింద్రీవ్రంభవం పిబాది గోదఖాయం ఆరస్పరైరజ జిహంతి వృత్రం క్షిది శుభగోణాపుష్యన్ క్షేమే అభియోగే భవాద్యుభే వృతౌ సంజతి సంజయాతి ప్రియసూర్యే ప్రియో అగ్నభవాదియింద్రాయ సుతసో మోదదాసత్ పురోష్ట ఇంద్రరాధసోభిభీరాదిశ్రతక్రతో అథానో విశ్వజర్షణే ద్యుమ్నాసు క్షత్రమంభయ యదీంద్రశ్రవాయ్యమిషం సమిష్టదధిరే అప్రథేదీర్ఘశ్రుత్తమం హిరణ్యవర్ణదుష్టరం సుష్మాసోజేతే అద్దివో మేఘనా చేతసాపాః ఉభాదేవావిష్టజే దివశ్చగ్మశ్చ రాజసః ఉతో నో అస్య కస్య జిద్దక్షస్య తవ వృత్రహన్ అస్మభ్యం రమణమాభరాస్మభ్యం రమణశ్యతే నూత ఆభిరవిష్టిస్తవధర్మక్రతో ఇంద్రశ్యామోపాశ్రశ్యామోపాలింద్రజిత్రమేఘనాస్తిమద్రివ విధ్వసౌభయాభరేమరేమింద్రజక్షంతరాభర విద్యాపదస్య దేవయమగోపాలస్య దావనే యత్తే దేత ప్రాధ్యం మనోస్తి శ్రుతం బృహత్ తేన దృఢాతీరద్రి మహావాదం దరిడి సాతలే మంభిష్టంబో మఘోనాం రాజానం దర్షణీనాం ఇంద్రముపప్రదస్తలే పూర్వేభిర్జుషే గిరాః అస్మాయిత్కాభ్యం వచ ముక్తమింద్రాయ సంశయం తస్మాబ్రహ్మవాగసేరో వర్ధంచద్ర యోగిన శృంభంచద్రయ్యద్రేవిశ్వం సోమం సోమపదే విషన్నేంద్రమిడభిర్వృత్తహంతమ మృఢాగ్రావామృఢాపదో మృఢాసోమో అయం సుతః మృఢన్నేంద్రమిడభిర్వృత్తహంతమ మృగాద్వారృణంభువే వజ్రిత్రాభిరుతి మృగన్నేంద్రమిడభిర్వృత్తహంతమ ద్విషీ వజ్రీవేషవస్తూరాక్షుష్మీరాజావృత్తహాదోమపాయాసర్వాధ్యంతిమేతవేమచ్చలింద్రా యస్వాదోర్యస్వద్భాగస్తమసావిధ్యతాసుర అక్షేత్ర విద్యతముగ్ధో భువనాన్యదీధయో సద్వానోరథయజింద్రమాయా అవో దివో వర్తమానావాహన్ గూఢం దోర్యంతమసాపం వ్రజేన దురీయేన బ్రహ్మణా విందదత్రీః మామిమంత వదంత మత్రైరస్యాద్రుభ్రోయీత్రి సత్యరాధాస్తౌ మేహావతం వరుణశ్చ రాజా గ్రామో బ్రహ్మాయూయుజానస్య పర్యంకీరినా దేవాన్నమతో ప్రతిక్షన్ అద్రి సూర్యస్య దివిచక్షురాధాత్సర్భానోరపమాయాక్ష యం వైరోజం స్వర్భాదస్తమసా విధ్యతాసుర అర్ద్రవ్యస్తమన్వరవిందన్నహ్యా అన్యే అధక్నువన్ కోనువాం మిత్రావరుణామృతాయంతి వో వా మహఃపార్థివస్య వాదే ఋతస్య వాసదసిద్ధాసీధాన్నో యజ్ఞాయవాజాని మిత్రవరుణోర్యమాజురింద్రుభుక్షమరుతో జుషంత నమోభిర్వాజే దేసు వ్యక్తి సోమం రుద్రాయ మీరుడే సుజోడా ఆవాం జ్యేష్టాస్మినా భువద్ధీమాదస్య పద్మం రథస్య పుష్టౌ ఉదాదివ అసూరాజమన్మ్రాంధాంసి వయజ్య వేభరధ్వం ప్రదక్షిణో దివ్యః కన్వహోదాజో దివస్వజోషావాదో అగ్నిః పూషాభగ ప్రభృజే విశ్వభోజా ఆదిన్నజగ్మురాస్వరుతమాః ప్రవోరయం యుక్తాస్వం భరధ్వం రాజేషేవ దేదధి తధీః సుజేవేరౌషిజస్వోతాజేవేవామరుతస్తురాణాం ప్రభో భాజం రథయుజం కృణధ్వం రదేవం విప్రం పరిహారమర్కైః నిషుద్ధ్యవరుతామపురం ధీర్వస్మీర్నోహత్ర పత్నీరాధియేధుః ఉపభజేషేవం చేభిః సూషైః ప్రయక్నీరివ చిరయద్భిరక్కైః విశ్వమాహోమ్యాయజ్ఞం అభివో అర్చేపోర్షావోన్వాతోష్పదింద్రస్తారంభ్రాణ్యాజోషాధిగణానమోర్వనస్పతీంద్రోషధీరాజలే ృతేనస్తనేపర్వదాసందైతోజేవీరాజాత్యోజరస్వదానోబద్ధాన్నస్వంధర్యో అభిష్టౌ విష్ణోస్తోషి భూమ్యస్య గర్భం త్రిజోనపాదమపాంసు వృత్తి వృణీతే అగ్నిరేతరేణ శోషైః శోతిష్కే శోతిరీనాపనా కథామహే రుద్రియాయ బ్రవామగద్రాయేతి విదుషే భగాయ ఆపోషధీర్వంధుద్యోర్వనాగిరయో వృక్షకేదాః శృణోరూరూర్జాం పదిర్గిరస్వనవస్తరీయాంగిషిరః పరిజ్వా శృణ్వంత్వా వఃపురో న శుభ్రాః పరిశ్రో వృహాణస్యాద్రేః ఇదాజిన్నుమాంతోజే భాప్రవాదస్మావాయన శుభ్వా ఆవయందిక్షుభావర్తమనూయతం వధస్మై ఆయీయాలి పార్థివా నియన్మాపశ్చాచ్చాసుమకాయవోచనం మనమాధానోనేవయామరుతోక్తౌ ప్రశ్రవతో మరుతో అచ్చోక్తౌ మానోర్బుద్ధ్యోరిషేధాదస్మాకం భూదుపమాధిమణీ ఇదిజిన్నప్రజాలీపదువత్యైదేవాసోమనదేమర్త్యోవాదేవాసోమనదేమర్త్యోవః అత్రా శివాం తన్వోధాధిపశ్చాదరాజీత తాం వో దేవాస్సుమతిమూర్తయంతీషమశ్యామవసభస్వధారో సానస్సుదానుర్మృణయంతీ దేవీ ప్రతిద్రవంతీ ప్రియాగమ్యాః అధినైలాయూతస్య మాలాస్మన్నదీభిరుర్వదీవాగ్నాదు ఉర్వదీవాగ్రద్దివాగే నారాభ్యోన్బాళాప్రభృతశ్చాయోః శిరక్తనమోర్జవ్యస్య పుష్టేః తదంతరమావరో నందీభిర్మిత్రం భగవదీజం నో నమస్యాః ఋషజ్ఞానిః పంచాహోదాశ్రమాచ్యుతోత్తమంధారూరోమయోభుమదీగర్జగృభ్యాత్సూనం నమాతాభృజ్యం సుదేవం బ్రహ్మ ప్రియం దేవీ సంజలస్యహం మిత్రేవరుణే జన్మయోభుకీరామంకీరాముదక్షేణమభిమధ్వా ఘృతేన ప్రజాహితాని చంద్రాణి దేవస్సు వాచి సమింద్రనోమనసానేషిగోభిస్సం సూర్యభిర్హరిభస్సాం స్వస్తి తమ్ బ్రహ్మణా దేవై సంయతస్తికం దేవానాం సుమత్యాయజ్ఞానాం దేవో భగస్స పితా రాజో అంస ఇంద్రో వృత్తస్య సంచిదోధనానాం భృగావాచ ఉత పాపురం ధిరవంతు నో అమృతాదస్తు రాజాః మనస్వాదో అప్రాదీతస్వ జిష్ణోరజో యదప్రబ్రవామాఘ్రాణి సదే పూర్వే మగవన్నాపరాసో నవీర్యా అన్నోద నక్కశ్చనాప ఉపశ్చయత్ప్రథమం రత్నదేశం బృహస్పతిం సహితారంధనానాం యత్సంసారే సుభదే సంభావిష్టః పురోవసు రాగమజ్జో వానం సభోతిభిస్తజ మానామరిష్టా బృహస్పతే భగవాన సువీరాః ఏ అశ్వదా ఉద భాషంతి గోదారేవ స్రదా సుభగాస్తే భురాజాః శర్మానం గృణీ విత్తమే కాంతే భుంజతే అభృణంతో నభుక్తైః అపవ్రతాన్ వృధవేవా వృధానాన్ బ్రహ్మద్విషః సూర్యాద్యావయస్వ యవోహతే రక్షతో దేవమీతామచక్రేభిస్తం మారుతో నియాదాత్ యో వస్మీం దశమానస్య నిందాత్తృచ్ఛాన్ కామాన్ కరదే సుష్విధానః సమష్టి హియస్విషస్పృధన్ వాయో విశ్వస్య క్షయతి భేషజస్య యజ్వామహేతో మనసాయ రుద్రం నమోభిర్దేవమసూరం దువస్య దమో నసో అపసోజే సుహస్తా వృక్షః పత్నీర్నద్యో విద్భురష్టాః సరస్వతీ బృహద్దివోదరాగాదస్యందేర్వరివత్సంతు శుభ్రాః రసో మహేశోదరణాయ మేఘాంగిరం భరేణవ్యాసీం జాయమానా జాహనాదో హితుర్భక్షణాదు రూపామీనాగా అగ్రేణో జిగన్నాః ప్రదక్షతి స్తనయం తమ్ రువంతమిలస్పతిం జనితర్నో నమస్యాః యోగ్నివాదివాదారోక్షవాణస్తోవాదంసర్ధో అచ్చారుద్రస్ూనోమృతామో రాజేహవదేవా స్వస్తిపస్తిషస్వాజా మేఘస్తావాత్మదివీ మందరిక్షం వనస్పదీ కృణధీరాజే అశ్వాః దేవో దేవ సుభవో భూత మహ్యం మానో మాతా పృథివీ దుర్మతౌ ధాతి గురో దేవాని బాధే శ్యామ సమస్వి గౌరవ సానూతనే నమయో భువా సుప్రణీతీకమేవ ఆనోరయం భరతమోద వీరానా విశ్వాన్యమృతా సౌభాగాని ఆదేనవ ప్రజానూర్న్యర్థా అమర్థంతి రూపానోయంతు మధ్వా మహోరాజే బృహతి సప్త విప్రో మయోహో జరితాజోహవీతి ఆదృష్టమావర్తయ్యైత్యాజ పృథివీ అమృతే ఇదా మాతా మధుపజా స్వహస్తా భరే భరేణో నిశతామవిష్టా అధ్వర్యవచ్చ గ్రవాం ద్వమధో నిప్రభాజవే భరతచారు శుక్రం హోదే వనప్రథమ పాహ్యస్య దేవమద్భోరనివాదే మదాయ దశక్షిపో ఇంద్రదే బాహూ అధ్యం సోమస్యజాతమితారా సుభస్తా మధ్వరం సుఖమస్తిష్టాంతనిశ్చలే శుక్రవంశు అసాయమక్రేక్షాయ బృహతే మదాయ హరీరతే సుధరాయోగే అర్వాగీంద ప్రజాణి భూజమానః ఆనో మహీ పరమతిం సరోషా భద్రాం దేవీం నమస్కారాదహవ్యాధోర్మదాయ బృహదీవ్రీజ్ఞానాగ్నే ప్రజానై అనిగ్రంథియం ప్రసయం దోన విప్రావంతన్నాతవంత పితృన్న పుత్ర ఉపసి ప్రేషా ధర్మో అగ్నిహృదయన్న సాది అచామీసంత మాగేర్ధోనగం పశ్వినాహువ్యైర్వాదరథాయాతమర్వాగ్రంథం నిధిం దురమాలిందనాభిం ప్రథమయోనమాభుక్తిం దురస్యాహం వోష్ణభుతభాయోన దిక్షి ఆనామభిర్భరుతో మక్షిస్వానాేదోన యజ్ఞం గిరాజరితృష్టిం చ విశ్వే గంధమరుతో విశ్వభూతి ఆనా దివో బృహద పర్వదాదా సరస్వతీయజ్ఞం అవం దేవీయోజుగాఘృతీ సగ్మాచీర్ణో ఆవేషమీలవృష్టం బృహంతం బృహస్పతిధ్వం సావద్యో నిందమాదీ జివాం సముఖిరణ్యవర్ణమరుషం స ప్రేమ ఆధం నదిర్బృహద్దిరాఢో విశ్వేభిర్గంతోర్భువాన ృద్ధాృషవోధా మారుష్పదేవ రమే శుక్ర ఆయోర్మి పన్యవో రాసో ఆత్మన్ సుసేజం నమతారాతృజంజాయ భోన భాసే బృహద్వయో బృహదే శుభ్యమగ్నేజుగో విషునాథ దేవో భూతమహ్యం మానో మాతా పృథివీ దుర్మదౌధాని బాధే శ్యామ సమస్తిదారూతనేన మయో భువా సుప్రణీతీకమేవ ఆనో రయంబర తమోదవీరా విశ్వాన్యమృతాదౌభాగాలీ